57 ఈతి బాధ వినాశిని సం ధా ఈతి బాధ వినాశిని ఈతి బాధ దైవాద్యుపద్రవ క్షుద్ర జంతుపీడ నా తాం వినాశేతీతి తథా ఓం ఈతి బాధ వినాశిన్యే నమః ఆం వి ఈతి బాధలనగా వైవికముగా సంభవించడి అతివృష్టి అనావృష్టి మొదలైన ఉపద్రవములు ముద్ర 144 లలితా త్రిశతి భాష్యం కీటకాదుల వలన కలిగెడి బాధలు తాదృశములైన యుపధనములను నశింపజేయునదిగాన శ్రీ లలితాపర భట్టారిక ఈతి బాధ వినాశిని యను నామముతో ధ్యాతన్య యగుచున్నది విసే అతివృష్టి రానానృష్ట్యః సలభా మూషకాసి సుఖాః ప్రత్యాసన్నాశ్చ రాజానః షడేతే ఈతేః స్మృతాః అని అభియుక్త పచనము అతివృష్టి అనావృష్టి మిడతల బాధ ఎలుకల వలన బాధ చిలుకల వలన బాధ చెట్టుకాయలను పండ్లను చిలుకలు కొరికివేయుట ప్రత్యాసన్నులైన సమీపస్థులైన రాజులు సాలకులు ఈయారు బాధలను ఈతిబోధలని పెద్దలు చెప్పుదురు స్లో ఇహావరహిత చేసశక్తి రీషత్స్మితాన 1 లకార రూపా లలితా లక్ష్మీ మవాణిని సేవిత 1 3